అథ పంచదశం కాండం. ఓం వ్రాత్యరాధీరమానదేవ స ప్రజాపతి సమీరయత్ స ప్రజాపతి సువర్ణ మహాత్మన్న పశ్చత్తత్ప్రాజారయత్. తదేకమవత్తల్లలామవత్తన్మహదవత్తజ్యేష్టమవత్తబ్రహ్మావత్తత్తపోవత్తత్సత్యమవత్తేరప్రాజాయత స్వోవర్ధత సమానభవత్సమాదేవోవత్. సదేవానాభీషాం పరిహేషానోవత్. తదేకవ్రాహత్యోవత్సధనురాధత్తదేవేంద్రధను. నీలమస్తోదరం లోహితం పృష్టం నీలే నైవా ప్రీణం భ్రాతుర్జం ప్రోన్నోది లోహితేన త్రిషంతం విద్యతి బ్రహ్మవాదినో వదంతి. సముదతిష్ఠత్స ప్రాచీన్విశమనం వ్యజలత్. తం బృహజ్జరందరం చాదిత్యాశ్చ విశ్వే చ దేవానం వ్యజలన్. బృహరే దైతరసంతరాయ చాదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవేభ్య ఆవృత్యదే దేవం విద్వాంసంభ్రాత్యముపవదతి. బృహతైరవైతరసంతరస్య చాదిత్యానాం చ విశ్వేషాం చ దేవానాం ప్రియం ధామ భవతి తస్య ప్రాచ్యాహం దిహి. శ్రద్ధాం శరీరిగ్రోవాగో విజ్ఞానం వాసోహరుష్టి రాత్రీకేతో ప్రవర్తౌ కల్మణిర్మణి. భూతం చ భవిష్యచ్చ పరిష్కందో మనో విపథం మాదరిష్వాహ పవమానశ్చ విపదవాహౌ వాతస్తారధీరేష్మా ప్రదోదః. కీర్తిష్ట పురస్తరావీరం కీర్తిర్గచ్చ్యాయశో గచ్చతి దేవం వేద. సౌదతిష్టత్స దక్షిణాం నిశమనువ్యచలత్. అయ్యజ్ఞానిజ్ఞం చ వామదేవ్యం చ యజ్ఞశ్చ యజమానశ్చ పదవశ్చానువ్యచలన్. యజ్ఞానిజ్ఞయాయ చ వైధవామదేవ్యాయ చజ్ఞాయమానాయ చ వసుభ్రష్టావృష్టదేవం విద్వాంసంరాజ్యముపవదతి. యజ్ఞానిజ్ఞయస్య చ వైధవామదేవ్యస్య చ యజ్ఞస్య చ యజమానస్య చ వసూరాం చ ప్రియం ధామ భవతి తస్య దక్షిణారాం దిశి. ఉషాత్వం శరీమన్మతో విజ్ఞానం రాత్రికేషాహరితో ప్రవర్తౌ కల్మణిర్మణి. అమావాస్యా చ పౌర్ణమాసీల పరిష్కందౌ మనో విపథం మాతరిష్వాహ చ పవమానశ్చ విపదవాహౌ వాతస్సారధీరేష్మా ప్రచోదః. కీర్తిష్ట ఇదశ్చ పురస్తరావీరం కీర్తిర్గచ్చత్యాయశో గచ్చతి దేవం వేద. సముదతిష్ఠత్స ప్రతీతిం నిశమనం వ్యచలత్. తం వై రూపం చ వై రాజం చాపశ్చ వరుణశ్చ రాజాను వ్యచలన్. వై రూపాయ చ వైధవై రాజాయ చాభ్యశ్చ వరుణాయ చ రాజ్ఞ ఆవృష్ట దేవదేవం విద్వాం సమ్రాజ్యముపవదతి. వై రూపస్య చ వైధవై రాజస్య చాపాం చ వరుణస్య చ రాజ్య ప్రియం ధామ భవతి తస్య ప్రతీచ్యాం దిహి. ఇలాహోవాదో విజ్ఞానం వాసోహరుష్ణీషం రాత్రీకేషాహరీతో ప్రవర్తౌ కల్మణిర్మణి. పాశ్చ రాత్రీజవరిష్కందౌ మనో విపథం మాతరిష్వాహ చ పవమానశ్చ విపథవాహో వాతస్తారధీరేష్వా ప్రచోదః. కీర్తిష్ట ఇదశ్చ పురస్తరావీరం కీర్తిర్గచ్చత్యాయశో గచ్చతి దేవం వేద. సముదతిష్ఠత్సముదీజేంద్రిశమనం వ్యచరత్. తం శ్వేతం చ నౌధరం చ సప్తర్షదశ్చ సోమశ్చ రాజాను వ్యచరన్. శ్వేతాయ చ వైతనౌధరాయ చ సప్తర్షిభ్యశ్చ సోమాయ చ రాజ్ఞ ఆవిష్ట దేవం విద్వాం సమ్రాజ్యముపవదతి. శ్వేతస్య చ వైతనౌధరస్య చ సప్తర్షీణాం చ సోమస్య చ రాజ్ఞ ప్రియం ధామ భవతి తస్యోదీత్యాం దిశి. విద్యుత్వం స్థలేస్తానయత్వం మాగధో విజ్ఞానం వాసోహరుష్ణీరాత్రికేశాహరీతౌ ప్రవర్తౌ గల్మణిర్మణిః శ్రుతం చ విశ్రుతం చ పరిష్కందౌ మనో విపథం మాదరిష్వాహమానశ్చ విపథవాహౌ వాతసారథీరేష్మా ప్రసోదః కీర్తిష్ట యశ్చ పునఃస్తరావైరం కీర్తిర్గచ్చత్యాగచ్చతి ఏం వేద సంవత్సరమూర్ధో తిష్టత్తం దేవాబ్రువంగాత్యకిన్ను తిష్టతీతి సోబ్రవీదా సందీం మే సంభరంతి తస్మై వ్రాజ్యా సందీం సమభరన్ తస్యాగ్రీష్మశ్చ వసంతశ్చ ద్వౌపాదావాస్తాం శరశ్చ వర్షాశ్చ ద్వౌ బృహచ్చ రసంతరం చారోచ్చే ఆస్తాం యజ్ఞాయజ్ఞం చ వామదేవ్యం చ తిరస్కే విష ప్రాంతస్తంతరవో యజోంషి దివ్యం చ వేద ఆస్తరణం బ్రహ్మాపవర్షణం తామా సాదముద్గీతాపశ్రద తామా సందీం రాత్యారోహత్ తస్యదేవ జనాః పరిష్కంద ఆసన్ సంకల్పాః ప్రహాయ్యాః విశ్వాని భూతాన్యోపసదః విశ్వాన్యేవాస్య భూతాన్యోపసదో భవంతి ఏవం వేద తస్మై ప్రాచ్యాదిశః పాసంతౌ మాధౌ గోప్తారావగురూపం బృహచ్చ సంతరం చానుష్ఠాతారౌ పాసంతావేనం మాధౌ ప్రాచ్యాదిశో గోపాయతో బృహచ్చ సంతరం చానుతిష్ఠతో యదేవం వేద తస్మై దక్షిణాయాదిశ గైష్మో మాధౌ గోప్తారావగురూపం యజ్ఞయజ్ఞం చ వామదేవ్యం చానుష్ఠాతారౌ గ్రీష్మావేనం మాసౌ దక్షిణాయాదిశోగోపాయతో యజ్ఞాయజ్ఞం చ వామదేవ్యం చానోతిష్ఠతో యదేవం వేద తస్మై ప్రతీచ్యాదిశ వాహేషౌ మాసౌ గోప్తారావగురూపం వైరూపం చ వైరాజం చానుష్ఠాతారౌ వార్షీకావేనం మాసౌ ప్రతీత్యాదిశోగోపాయతో వైరూపం చ వైరాజం చానోతిష్ఠతోయదేవం వేద తస్మాపురీత్యాదిశ శారదౌ మాసౌ గోప్తారావగురూపం చైతం చ నవసరం చానుష్ఠాతారౌ శారదావేనం మాసాపురీత్యాదిశోగోపాయత శైతం చ నవసరం చానోతిష్ఠతోయదేవం వేద తస్మై ధ్రువాయాదిశ హైమనో మాసౌ గోప్తారావగురూపం భూమిం చాస్మిం చానుష్ఠాతారౌ హైమనావేదం మాసౌ ధ్రువాయాదిశో గోపాయతో భూమిశ్చాగ్నిశ్చానోతిష్ఠతో యదేవం వేద తస్మాధ్వాయాదిశ శైషిడౌ మాసౌ గోప్తారావగురువంతిమం చాదిత్యం చానుష్ఠాతారౌ శైషిడావేనం మాసా ఊర్ధ్వాయాదిశో గోపాయతో జ్యౌష్టాదిత్యశ్చానోతిష్ఠతోయదేవం వేద తస్మై ప్రాచ్యాదిశోంతర్దేశాద్భవవిశ్వాసమనుష్ఠాతారమకుర్వన్ భవయేన విశ్వాస ప్రాచ్యాదిశోంతర్దేశాదనుష్ఠాతానోతిష్ఠతినైనం సర్వోణభవోనేషాదః నాస్య పశోన్సర్వానాంఘేనస్తియదేవం వేద తస్మై దక్షిణాయాదిశోంతర్దేశాక్షర్వవిశ్వాసమనుష్ఠాతారమకుర్వన్ సర్వయేన విశ్వాసో దక్షిణాయాదిశోంతర్దేశాదనుష్ఠాతానోతిష్ఠతినైనం సర్వోనభవోనేషాదః నాస్య పశూన్నసమానాంఘేనస్తియదేవం వేద తస్మై ప్రతీత్యాదిశోంతర్దేశాత్పశుపతి విశ్వాసమనుష్ఠాతారమకుర్వన్ పశుపతిరేణ విశ్వాస ప్రతీత్యాదిశోంతర్దేశాదనుష్ఠాతానోతిష్ఠతినైనం సర్వోనభవోనేషాదః నాస్య పశూన్నసమానాంఘేనస్తియదేవం వేద తస్మాదేశాదుగ్రం దేవమిశ్వాసమానుష్ఠాతారమకురువన్ ఉగ్రయేణం దేవయుశ్వాస ఉదీచ్చాదిశోంతర్దేశాదనుష్ఠాతారోష్టదినైనం సర్వోనభవోషాన నాశ పశూన్న సమానాన్హీనస్తిజేవం వేద తస్మై ధ్రువాయా దిశోంతర్దేశాద్రుద్రవిశ్వాసమానుష్ఠాతారమకురువన్ రుద్రయేణ విశ్వాసో ధ్రువాయా దిశోంతర్దేశాదనుష్ఠాతానుదిష్టదినైనం సర్వోనుభవోషాన నాశ్చ పశూన్న సమానాన్హీనస్తిజేవం వేద తస్మాధ్వాయా దిశోంతర్దేశాన్ మహాదేవ విశ్వాసమనుష్ఠాతారమకురువన్ మహాదేవేన విశ్వాస ఊర్ధ్వాయా దిశోంతర్దేశాదనుష్ఠాతారో తిష్టదినైనం సర్వోనభవోషాన నాశ్చ పశూన్న సమానాన్హీనస్తిజేవం వేద తస్మై సర్వేభ్యో అంతర్దేశేభ్యైషాన విశ్వాసమనుష్ఠాతారమకురువన్ ఈశాన విశ్వాస సర్వేభ్యో అంతర్దేశేభ్యో అనుష్ఠాతానుతిష్టదినైనం సర్వోనుభవోషాన నాశ్చ పశూన్నతమానాన్హీనస్తిజేవం వేద సద్ధ్రువాన్ దిశమనవ్యచలత్ ంభోవిష్టాగ్నిష్టౌషధరశ్చ వనస్పతరశ్చ వనస్పత్యాశ్చరుధశ్చానుభ్యజలం భూగేష్ట వైభోగ్నేష్టౌషధీనాంచ వనస్పతీనాంచ వనస్పత్యానాంచ వీరుధాంచ ప్రియం భావభవతి యదేవం వేద స ఊర్ధ్వాం దిశమనవ్యజలత్ తమృతం చ సత్యం చ సూర్యశ్చ చంద్రశ్చ నక్షత్రాణి చానుం వ్యాజలన్ ఋతస్య చైవ సత్యస్య చ సూర్యశ్చ చ చంద్రశ్చ చ నక్షత్రాణాం చ ప్రియం ధామ భవతి ఏవం వేద స ఉత్తమాం దిశమనం వ్యాజలన్ తమృతశ్చ సామాని చ యజుంశ చ బ్రహ్మచారు వ్యాజలన్ విజాంచ వైసాంనాంచ యజూషాంచ బ్రహ్మణశ్చ విజం ధామ భవతిదేవం వేద సబృహదేం దిశమనం వ్యజలత్ తమీహాసశ్చ పురాణం చ గాథాశ్రంశేష్టాను వ్యజలన్ ఇతిహాసశ్చ చ వైసరాణశ్చ జగాధానాంచ నారాశంసేనాంచ ప్రియం ధామ భవతిదేవం వేద సపరమాం దిశమనువ్యచలత్ తమాహవీరశ్చ గార్గణపత్యశ్చ దక్షిణాగ్నిశ్చ యజ్ఞశ్చ యజమానశ్చ పశవశ్చానువ్యచలన్ ఆహవదీయస్య చ వైషగార్హపత్యశ్చ చ దక్షిణాగ్నేశ్చ యజ్ఞశ్చ చ యజమానశ్చ చ పశూనాం చ ప్రియం ధామ భవతి య ఏవం వేద సోనాదిష్టాన్ దిశమనువ్యచలత్ మృతమశ్చార్తమాశ్చ లోకాశ్చ లౌక్యాశ్చ మాసాశ్చార్ధమాదాశ్చాహోరాత్రేకానుజ్ఞాచలం ఋతూనాం చ వేదార్తమానాం చ లోకానాం చ లౌక్యానాం చ మాసానాం చార్ధమాసానాం చాహోరాత్రయోష్ట ప్రియం ధామ భవతి ఏవం వేద సోనా వృత్తాన్ దిశమనవ్యజలత్రోనావత్రం న మన్యత తన్నిదిష్టాదిష్టేడాచేంద్రాణీచారుజలం దిశేష్ట వైశోదిష్టేడాచేంద్రాణ్యాశ్చ ప్రియం ధామ భవతి జేవం వేద సదిశోనుజలత్ తమ్ విరాడనుజలత్ సర్వే దేవా సర్వాశ్చ దేవతా విరాజశ్చ వైష సర్వేషాం చ దేవానాం సర్వాసాం చ దేవతానాం ప్రియం ధామ భవతి య ఏవం వేద సర్వానంతర్దేశానువ్యాచరత్ తమ్ ప్రజాపతిశ్చ పరమేష్ఠే చ పితా చ పితామహశ్చానువ్యాచరన్ ప్రజాపతేశ్చ వైష పరమేష్ఠిరశ్చ పితుశ్చ పితామహశ్చ చ ప్రియం ధామ భవతి య ఏవం వేద సమహిమాసద్రభూత్వాంతం పృథివ్యాగచ్చత్ ప్రసముద్రోభవత్ తమ్ ప్రజాపతి పరమేష్ఠీ పితామహాపశ్చాపశ్చర్ధాభూత్వ్యవర్తయంత ఐరమాపో గచ్చత్యైనం శ్రద్ధా గచ్చత్యైనం వర్షం గచ్చతి యదేవం వేద తాం శ్రద్ధా యజ్ఞశ్చ లోకశ్చాన్నం చాన్నాద్యం చ భూత్వాభి పర్యావర్తంత ఐరం శ్రద్ధా గచ్చత్యైనం యజ్ఞో గచ్చత్యైనం లోకో గచ్చత్యైనమన్నం గచ్చత్యైనమన్నాద్యం గచ్చతి యదేవం వేద సోహోరజ్యతో రాజన్యోజాయత సవిరసమం భూరన్న మన్నాద్యమభ్యుదతిష్టతి విషాంచ వైసమం భూనాంచాన్నశ్చ చాన్నాద్యశ్చ చ ప్రియం భావ భవతి యదేవం వేద సవిషోనవ్యజలత తమ్ సభాచ వీరిష్ట సేనా చానవ్యచలన్ సేనాయాం వేదర్యోరాజ్ఞోతిగచ్చేత్ శ్రేయాం సవేదమాత్మనో మానయేత్రథా క్షత్రాయ నామృష్టతే తథా రాష్ట్రాయ నామృష్టతే అదో వై బ్రహ్మచ క్షత్రం చోదతిష్టతాం తే అబ్రూనాంకం ప్రవేశామేతి అతో వై బృహస్పతి మేవ బ్రహ్మ ప్రావేశత్ంద్రం క్షత్రం తథా వా ఇది అతో వై బృహస్పతి మేవ బ్రహ్మ ప్రావేశదింద్రం క్షత్రం ఇయం వావు పృథివీ బృహస్పతిర్దౌరివేంద్రా అయం వావు అగ్నిర్బ్రహ్మా సావాదిత్యక్షత్రం ఐనం బ్రహ్మ గచ్చతి బ్రహ్మవచ్చేహావతి యృథివీం బృహస్పతిమగ్ని బ్రహ్మ వేద ఐనమింద్రియం గచ్చతేంద్రియవాహం భవతి యాదిత్యం క్షత్రం దివమింద్రం వేద తద్యస్తైవం విద్వాన్ భాద్యోతిగృహానాగచ్చేద్ స్వయమేమభ్యులేత్య బ్రూజాత్రాత్యక్వాత్రేవ్రాత్యోదకం వ్రాత్య తర్పయం రౌవ్రాత్యయాయ ప్రియం తథాస్తౌవ్రాత్యయాయ్రాత్యయాయ కామస్తాస్తి యదేనమాహవ్రాత్యక్వాత్రేది మథదేవతేన దేవజానవరుంధే యదే నమాహవ్రాత్యోదగమిత్యవదేవతేనావరుంధే యదే నమాహవ్రాత్య తర్పయంతి ప్రాణదేవతేన వర్షీరాం సంకురుతే యదే నమాహవ్రాత్యేదే ప్రియం తథాస్తి ప్రియమేవతేనావరుంధే ఐనం ప్రియం గచ్చతి ప్రియ ప్రియస్వం వేద యదే నమాహవ్రాత్యయస్తాస్తి దివశమేవేనావరుంధే ఏనం వశో గచ్చతి వశీ వశినాభవతి యదేవం వేద యదే నమాహవ్రాత్యయస్తామేవేనావరుంధే ఐనం నికామో గచ్చతి నికామే నికామస్వతి యదేవం వేద తద్యస్తైవం బిందాంగ్రాత్యబుద్ధృతేష్మగ్నిష్మధిశ్రుతేహోత్రే దీర్ఘానాగచ్చేత్ స్వయమేనమభ్యుదేత్య బ్రూజాంగ్రాత్యాదిసృజహోష్యామీ న చాతిసృజేజ్జుహుయాన్న చాతిసృజేన్న జోహుయాత్ తదేవం విదుషాంగ్రాత్యేనాదిసృష్టో జుహోతి ప్రపితృజానం బంధాం జానాది ప్రదే భయానం తదేవేష్మావిష్టతే హుతమస్య భవతి పర్యస్యాత్తిల్లోక ఆయతనం శిష్యతే యదేవం విదుషావ్రాత్యేనాది సృష్టో జుహోతి అథ యదేవం విదుషావ్రాత్యేనాది సృష్టో జుహోతి నవిత్రియాణం బంధాం జానాతి నదే భయానం ేషుతే అహుతమస్వతి నాశాస్తిల్లోక ఆయతనం శిష్యతే యదేవం విదుషావ్రాత్యేనాదిదృష్టో జుహోతి రాజ్యస్వం విద్వాం రాజ్యేకాం రాత్రిమతి గృహే వసతి పృథివ్యాం పుణ్యా లోకాస్తానేవతేనావరుంధే అగ్రస్వం విద్వాన్ రాజ్యోరాం రాత్రిమతే వసతి ఏ అంతరిక్షే పుణ్యా లోకాస్తానేవతేనావరుంధే అగ్రస్వం విద్వాన్ రాజ్యస్తృతీయాం రాత్రిమతేర్గృహే వసతి ఏ దివి పుణ్యా లోకాస్తానేవతేనావరుంధే తద్యస్తేవం విద్వాన్ రాజ్యశ్చతుర్థ్యేం రాత్రిమతేర్గృహే వసతి ఏ పుణ్యానాం పుణ్యా లోకాస్తానేవతేనావరుంధే తద్యస్తేవం విద్వాన్ రాజ్యోపరిమిత రాత్రిరతేర్గృహే వసతి యేవాపరిమిత పుణ్యా లోకాస్తానేవతేనావరుంధే అధయస్యాచ్యోరాచ్యప్రవోరాగృహానాగచ్చే కర్షేదేనం నదీనం కర్షేద్ అస్తి దేవతాయాదకయ్యాదావిమాం దేవతాం పరివేష్ేనం పరివేష్యాద్ తస్యాేవాస్తేతేవతం భవతి జం వేద సయత్రాచేం దిశమనభ్యచరన్మారూతం సర్ధో భూత్వానం వ్యచరన్మనోన్నానం కృత్వా మనసాం నారేణాన్నేమం వేద సయత్కేనాం దిశమనభ్యచరదింద్రో భూత్వానం వ్యచరత్ఫలమన్నాదం కృత్వా ేనాక్షిజేం వేద సయత్రీందిశమ్యచరద్వరుణో రాజా భూత్వ్యచరమోహన్నాదే కృత్వా అద్భిరన్నాదేభిరన్నమక్షిజేం వేద సయదురీచేందిశమ్యచరత్వమో రాజా భూత్వ్యచరత్ప్రప్తరిభిర్హుత ఆహూతిన్మాదీం కృత్వా ఆహుత్యాన్నాద్యాన్నమత్యం వేద చయద్భువాన్విషమ్యజరద్విష్ణుర్భూత్వానవ్యజరద్విరాజమన్నాదీం కృత్వా విరాజాన్నాద్యాన్నమత్యం వేద చయత్పశూనవ్యజరద్రుద్రో భూత్వానవ్యజరదోషధీనం నాదే కృత్వా ఓషధీభిరన్నాదీభిరన్నమత్యం వేద స్వయత్ంద్రేణ్యతలమో రాజా భూత్వ్యాచలస్వధాకారమన్నాదం కృత్వా స్వధాకారేణాన్నాదేనాన్నమత్యం వేద స్వయం మనుష్యానుజ్ఞర్భూత్వ్యాచలస్వాహాకారమన్నాదం కృత్వా స్వాహకారేణాన్నాదేనాన్నమత్యం వేద సయదోర్ధాం దిశమనవ్యచరద్బృహస్పతిర్భూత్వానవ్యచరద్బృహకారమన్నాదం కృత్వా బషక్కారేణాన్నాదేనాన్నమత్యం వేద సయద్దేవానవ్యచరదీశానుభూత్వానవ్యచరన్మన్యమన్నాదం కృత్వా మన్యునాన్నాదేనాన్నమత్యం వేద సయత్ప్రజానవ్యతరత్ప్రజాపాదిర్భూత్వానవ్యజలత్రాణమన్నాదం కృత్వా ప్రాణేనాన్నాదేనాన్నమత్యం వేద సయత్సర్వాహానంతర్దేశానవ్యతరత్పరమేష్ఠీభూత్వానవ్యజలబ్రహ్మాన్నాదం కృత్వా బ్రహ్మాణాన్నాదేనాన్నమత్యం వేద తస్యవ్రాత్యస్ సప్తప్రాణాస్తప్తపానాస్తప్తవ్యానాస్తౌరాత్యోస్త ప్రథమ ప్రాణవూర్ధోరావాయం సో అగ్ని తౌరాత్యోస్తీయ ప్రాణ ప్రౌఢో నామాసౌదాదిత్య తౌరాత్యోస్త తృతీయ ప్రాణోభ్యూఢో నామాసౌ చంద్రమాౌరాత్యోస్త ప్రాణో విభోర్నామాయం సమవరమాన తౌరాత్య యోస్మ ప్రాణోయోర్నామహతాహివాహ కష్ట్రాత్యస్ యోస్త ప్రాణ ప్రియో నామతదిమే మహా కష్ట్రాత్యస్ యోస్తమ ప్రాణోపరిమితో నామహతాహివా ప్రజా కష్ట్రాత్యస్ యోస్తమో బాణస్థావోర్ణమాధీ కష్ట్రాత్యస్ యోస్తో బాణస్థాష్టకా కష్ట్రాత్యస్ యోస్తో బాణస్థావ్రాత్యస్ యోస్తో బాణస్థాశ్రద్ధా కష్ట్రాత్యస్ యోస్తమో బాణస్థా దీక్షా కష్ట్రాత్యస్ యోస్తో బాణస్థయజ్ఞ కష్ట్రాత్యస్ యోస్తమో బాణస్థాహిమారక్షీణా కష్ట్రాత్యస్ యోస్తమో వ్యానస్తేయం భూమి కష్ట్రాత్యస్ యోస్తద్వితీయో వ్యానస్తదంతరిక్షం కష్ట్రాత్యస్ యోస్తృతీయో వ్యానస్తాద్యో కష్ట్రాత్యస్ యోస్తచతుర్థో వ్యానస్తాది నక్షత్రాణి కష్ట్రాత్యస్ యోస్తపంచమో వ్యానస్తహృదాః కష్ట్రాత్యస్ యోస్తషష్ఠో వ్యానస్తాద్భవాః కష్ట్రాత్యస్ యోస్తసప్తమో వ్యానస్తసంవత్సరః కష్ట్రాత్యస్ సమానమర్థం పరీయంతి దేవాస్త్రం వత్సరం రాజేతృతమోను పరీయంతి కష్ట్రాత్యస్ యదా నిత్యమాభిసం విసంజమావాస్యాంచైవ తత్త్వహుర్ణవాసేం చ కష్ట్రాత్యస్ ఏకం తదేషామృతత్వమిత్యాహూతిరేవ కష్ట్రాత్యస్ యదక్షేణక్షేసౌదాహ్యోరస్యమక్షయసౌ చంద్రమా వ్యోహస్దక్షేణ కర్ణోయం స అగ్నిర్యోహస్య సవ్యకర్ణోయం స పవమాన అహోరాత్రేనాసీకేతి తిష్టాదిష్టదీర్ఘకాలేసంవత్సర శిరాః అన్నా ప్రత్యంగ్రాత్యారాత్రాంగ్రాత్య ఇది పంచదశం కాండం సమాప్తం. అథ షోడశం కాండం. ఓం అధిసృష్ట అభామృషభోధిసృష్ట అగ్నయో దివ్యా రుజంతరి రుజం వృణం ప్రభృషన్ ప్రోకో మనోహ ఖనో నిర్దాహాత్మదూషిస్తూషి ఇదంతమతిజాతం మాభ్యమీక్షి తేన తమభ్యోస్మాం దేష్టిజం వయమ్ నిష్మ అవామగ్రమదినముద్రం భోభ్యమీ ఆగ్నిరం స్ప్రేజామి మ్రోకం ఖనిం తోదూషి యోగ ఆపోరాశేషో ఘోరం తదేత ఇంద్రశ్చవరింద్రియేణాభిషింజేత్ హరిప్ర ఆపో అపరిప్రవస్మద్ ప్రాత్మరేనో వహంత ప్రదశ్వ్యం వహంతో క్షిరేణ మాచక్షూషాపశ్చాపశివయా తన్వోపస్పృశతత్వం మే శివానగ్న సురలో హవామహే వయక్షత్రం వర్జాదత్తదేవీ నిర్దూరం మన్యే ఊర్జా మధుమతీ వాగ్ మధుమతీ స్థయ మధుమతీ వాచ ఉదేరం ఉపాహూతో మే గోప ఉపాహూతో గోపీశ శుశ్రుతో కర్ణో భద్రశ్రుతో కర్ణో భద్రం శ్లోకం శ్రూయాసం శుశ్రుతిశ్చోపశ్రుతిశ్చ మహాదిష్టం సౌపర్ణం చక్షురజత్రం జ్యోతిరాం ప్రస్తరోసి నమోస్సు దైవాయ ప్రస్తరాయ మూర్ధాహం రజీనాం మూర్ధాసమానాహం భూయాసం రుజశ్చ మహాదిష్ట మాదిష్టా మూర్ధా చ మావిధర్మా చ మాహాదిష్టా ఉర్వశ్చ మాచమహసశ్చ మాహాదిష్టా దత్తా చ మాధరుణశ్చ మాహాదిష్టా ఇమోగశ్చ మాద్రవమిశ్చ మాహాదిష్టా మాద్రదానుశ్చ మాతరిష్టా చ మాహాదిష్టా బృహస్పతి ఆత్మా నిర్మణానామహృద్యా అసంతాపం మే హృదయముర్వేగమ్యోది సముద్రో అస్మిర్హంభీరహం వేరాన్నాభిస్తమానానాహం భూయాసం స్వాసదిషా అమృతో మధ్యేష్ మామాం ప్రాణోహాభిన్మోహ పానో వహాయ సూర్యో మాన్నపాత్మగ్నిపృథివ్యా వాజురంతరిక్షాద్యమానుష్యేభ్యస్తరస్వతి పార్థివేభ్య ప్రాణాపానో మామాహాదిష్టం వాజనే ప్రవేహి స్వత్యా ఆద్యోషదోషజశ్చ సర్వగణో అధీర షక్పరేస్త పశవో మోపశ్చేర్మిత్రవరుణో మే ప్రాణాపానాగ్నిర్ మే దక్షం దశాలు విద్మలే స్వప్న చరిత్రం రాహ్యా పుత్రాదియమస్ కరణ అంతగోది మృత్యురే తంత్రాస్వప్నతాసం విద్మర స్వప్న దుష్ప్రియా విద్మలే స్వప్న చరిత్రం నిరత్యా పుత్రాదియమస్ కరణ అంతర్గోధి మృత్యురే తంత్రాస్వప్నతాసం విద్మర స్వప్న దుష్ప్రియా విద్మరే స్వప్న చరిత్రమూత్యా పుత్రోసి జమస్యకరణ అంతర్గోధి మృత్యురే తంత్రాస్వప్నతాసం విద్మర స్వప్న దుష్ప్రియా విద్మరే స్వప్న చరిత్రం నిర్భూత్యా పుత్రోసి జమస్యకరణ అంతర్గోది మృత్యురే తంత్రాస్వప్నతాసం విద్మర స్వప్న దుష్ప్రియా విద్మరే స్వప్న చరిత్రం పరాభూత్యా పుత్రోది నమస్యకరణ అంతర్గోది మృత్యురే తంత్రాస్వప్నతాసం విద్మర స్వప్న దుష్ప్రియా విద్మదే స్వప్న చరిత్రం దేవజామీనాం పుత్రోది నమస్యకరణ అంతర్గోది మృత్యురే తంత్రాస్వప్నతాసం విద్మర స్వప్న దుష్ప్రియా అరే మహాద్యాద్యా భూమానా జలోభయం పురోయస్మాద్దుష్ప్యాదభై పాపదదుచ్చదు విషదేతత్వరావహ జపదేతత్వరావహ యందుష్మోయచ్చేష్టితస్మాయేనంగమయామహ ఉషాదేవీ వాచా సంవిధానామహేవ్యో ఉషదా సంవిధానా ఉషస్పతిర్వాచస్పతినా సంవిధానో వాచస్పతి ఋషస్పతినా సంవిధాన తేముష్మై పరావహం పరాయాన్న సదాంగా కుంభీరీరాగ్రద్దుష్ప్యం స్వప్నే దుష్ప్యం అనాగమిష్టోపరాన విత్తే సంకల్పానముచ్చాద్రుహపాచార తదముష్మా అగ్నే దేవా పరాహంతోమద్రేయథా సద్విధూరోదసాధో తేనైనం విద్యాభ్యోత్యైనం విద్యా వినిర్భూత్యైనం విద్యా విపరాభూత్యైనం విద్యా విగ్రాహ్యైనం విద్యా వితమైనం విద్యా దేవానామేనం ఘోరై క్రూరై ప్రేషేణ్యామి వైశ్వానరస్యైనం దంష్టజోరే దామి దేవాసాగరద స్వయం వయమ్ నిష్ ఆత్మానందేస్తు నిర్దిషంతం దివో నిపృథివ్యాని అంతరిక్షాద్భయామాష్యాయుష్యా పుత్రే దుష్ప్యం వృజే యదో అదో అభ్యగచ్చం యద్దోషాయ పూర్వాం రాత్రి యజ్ఞాగ్రద్యత్సత్తో యద్ది వాయన్నత్తం యదహాగచ్చాస్మాదేనమవదలే తంజహితైన మందస్పరస్ వృష్టిరీ సమాయీ వీత్తం